స్వర్గాయ జీవతేర్గాల్లోకాయమానో హీయేద పృథివీమాక్రమిడం ప్రాణో మామాసేదంతరిక్షమాక్రమిడం ప్రజా మామాసేద్యమాక్రమిడకం సువరగన్మేత్యాహైషవాగ్నేరన్వారోహస్తేనైవైనమన్వారోహరి సువర్గస్య లోకస్య సమష్టేయత్పక్షసం ృతముపేయాత్ పాపీయస్య స్యాత్మన ప్రజా స్యాద్వేది సంవిధామినోదిద్యాగం సమేవ యజ్ఞకృతముపేజిగాత్మన పాపీయసే ప్రజా భవతి తామస్త్రంజిన్ వేద ప్రథమంజన్వాన సహస్ర సంవితో వాయమేవ లోకమభిజయ దిద్విసాహస్రంజిన్ వేద ద్వితీయంజిన్వాణోద్విసాహస్ర అంతరిక్షమంతరిక్షమేవాభిజయతి త్రిసాహస్రం జిన్వేదేయంజిన్వాన త్రిసాహస్రో వా అసో లోకోమేవ లోకమభిజయతి జానుదభ్యం జిన్వేద ప్రథమం జిన్వానో గాయత్రియైవమన్లోకమభ్యారోహదినాభిదగ్నం జిన్వేదేయం జిన్వాన త్రిష్టుభైవాంతరిక్షమభ్యారోహతి గ్రీవదగ్నం జిన్వేదేయం జిన్వానో జగత్యైవమన్లోక మధ్యారోహతిగ్నిం చిత్వా రామాముపేయాదయోనౌరేతోధాస్యామేతి ద్వితీయం చిత్వాన్యస్య స్త్రియముపేయాన్న తృతీయం చిత్వా కాంచనోపేయాద్రేతో వా ఏతన్నిధత్తేగదగ్నిం చినుతేపేయాద్రేతసావ్యధ్యయతాసో ఖల్వాహర ప్రశశ్చందద్యన్నాపేయాదుయద్రేతస్థిరావదధాదితేజమానస్య రేతో స్కందాయత్రే నివారేతాగం పుత్ర పౌత్రో యద్వేదేతస్థితాముపద్యాేతోపదాస్కందత్యాయం వాగ్వాయం తస్మాత్ పశ్యంతి మాం పశ్యంతి వాచం వదంతి అంతరిక్షం ద్వితీయా ప్రాణో వా అంతరిక్షం తస్మాన్నాంతరిక్షం పశ్యంతి న ప్రాణమసో తృతీయా చక్షుర్వాసౌ తస్మాత్ పశ్యంత్యమోం పశ్యంతి చక్షుర్యజుషేమాచామోపదధాతి మనసా మధ్యమానేకాల్లోకానాసో ప్రాణానామిష్టో యజ్ఞోభృగుభిరాసేద్వసుభిస్తస్య ఇష్టస్య వేదస్యద్రవినేహక్రియేద్వాహస్వశస్త్రే ఏతేన దృహే పితామాదరిష్మాచ్ఛిద్రాపదాచిద్రాషుజః పదానుదక్ష స్వామా విశ్వమిన్నేతానేతృహస్పతిరుక్షామదాని సగం సరిత్యాహైతద్వాగ్నేరుక్షంతే నైవేన మనుషగం సతి సూయతే వాయేషోగ్నేనాయ ముఖాయా ప్రియదేగదస్తాదగే గర్భా ప్రాదుకాశ్రోయాత్ ప్రత్యవలోహయాదృగేమదాసంతేదాదయతి గర్భానా ప్రపాదాయాసో సమమేవైనం కరోతి గర్భో వాయేషయోక్షోయోనిశిక్యం యచ్చిక్యాభాన్యోహేద్యోహేర్గర్భన్యదహన్యాక్షరుద్యామకం శిక్యం భవతి లోడాభితో వై పురుష ఆత్మాదశ్చర్యంగామన్యవైనం విహర్తి ప్రజాపతిర్వాయేనయ్యోఖాతో లోఖలం చస్తనౌకావస్య ప్రజా ఉపజీవంతి దుఃఖాంచో లోఖలం చ పదధాదిభ్యాజమానో పుష్ణుల్లోకే బిందుహేదం వత్సరో వాయేనయ్యస్తత్రేధాభితాయ ప్రజాపత్యా వైష్ణవేష్కర్మణేరాత్రాన్నేవాస్య ప్రజాపత్యాయ దుఃఖ్యం విభక్తి ప్రజాపత్యాయే వదతుపధత్తే యత్సమిధ ఆదధాది వైష్ణవా వై మనస్పతయా వైష్ణవేరే వదతుపధత్తే యజ్ఞాభిరగ్నిశినోదీయం వై విశ్వకర్మా వైశ్వకర్మణేరే వదతుపధత్తే తస్మాదాహుస్తుపదగ్నిరచితం వాతం యజమానయేవజన్ వేదగిరస్యాన్యశ్చిన్యాత్యర్థం దక్షిణాభిర్నరాధయేరగ్నిమస్య వృందేతయోస్యాగ్నిశినుయాత్తం దక్షిణాభేనాధయేరగ్నిమేవ స్పృణోతి ప్రజాపతిరగ్నిమచిన తర్తుభిః సంవత్సరం వసంతే దైవాస్య పూర్వార్థమచునుతగ్రేష్మేణ దక్షిణం పక్షం వరిషాభిపుచ్చకం సర్వోత్తరం పక్షకం హేమంతేన మధ్యం బ్రహ్మణావాహ్యతత్పూర్వార్థమచిన నక్షత్రేణ దక్షిణం పక్షం పదుభిపుచ్చం విశోత్తరం పక్షపాశయా మధ్యం ఏం విద్వానగ్నిం చిరుతరుచుభిరేవైనం చిరుతేథో ఏతదేవ ేన వర్గ్యానవచ్చం రోజదయ్యం వామ ప్రసమాజిరోషయో వనస్పతయ పురేణమంతరిక్షం ద్వితీయావయాగం త్రిపురేణమసో తృతీయా నక్షత్రాది పురేణం యజ్ఞశ్చ పృథ్వీ దక్షిణాపురేషం యజమాన పంచమే ప్రజాపురేషంకేకంచిందేతయజ్ఞం దక్షిణావాత్మానం ప్రజామంతరిహాస్తస్మాత్ పంచచేకశ్చేతవ్య ేవృణోదయత్స్తయత్వ్యగదయద్వేవాన ప్రత్యై పంచచితయో భవంతి పాంత పురుష ఆత్మానమేవ స్పృణోతి పంచచితయో భవంతి పంచభిః పురుషైరభ్యోహతి సంభవ్యంతే దశాక్షరో వై పురుషో యావాదేవ పురుషస్తృణోత్యసో దశాక్షరా విరారన్నం విరాజ్యేవాన్నాద్య ప్రతిష్ట ేషిపురేషంషిత్పురేషాణి ద్వాదశ సంపద్యే ద్వాదశ మాసా సంవత్సర సంవత్సర ప్రతిష్టతి ోమ్రలోహిత కర్కంధులోహిత ప్రజాపత్యాభ్రవణవృక్షకవృక్షేరోద్రాశ్వేతశ్వేతాక్షేతగ్నేవస్తేపదేవ్యాత్రిస్తకృష్ణావశావారుణ్యస్తిష్ట్వేతావశా సౌర్యో మే రామార్గస్పత్యాధూమ్రవణాస్తూపరా వృష్టిస్తేనృష్టిర్ఘవృష్టిస్తేమార్థర్గోర్లోహితోర్నేవ రక్షేతాస్తాడస్వత్యప్రషదే స్థూలపృషదే క్షుద్రపృషదే తావైష్మదేవ్యశ్రిశ్రశ్యామాషాష్ణ్యస్తిస్రోహిణేర్వశామైంద్రావారహస్పత్యా అరుణనామాస్తూపరాః శ్రి బాహురన్యత్యతి బాహు సమంత్రి బాహుస్తైంద్రవాయవాంధ్రాన్యత్యతిరంధస్తమంత్రిరంధస్తేవరుణా శుద్ధవాళస్వశుద్ధవాలో మణివాళస్తాశ్వినాశ్రిశ్రశ్యుక్తావశావైష్దేవ్యశ్రశ్రేణే పరమేక్షిమోష్ణా శ్యామలనామాస్తూపరా ఉన్నతరభో వామణస్తైంద్రావరుణాశ్రిభత్తైంద్రావాయస్తస్యాశ్రిపాక్షిత్యోష్ఠశ్రిభత్తైంద్రావేష్టవాస్తిస్రస్థిధ్వామశావైష్కర్మణ్యస్తిస్రోధాత్రేపృషోదరా కర్ణాస్త్రయోగావాసౌమ్యాస్త్రయశ్విలింగాగ్రయజ్యవిష్ఠాయత్రయోణపురాస్తిస్రోహిణేస్త్రవ్యస్తావసూనాస్త్రోణాదిత్యౌక్యస్తారుద్రానాగం సోమేంద్రవభ్రలామాస్తూపరాశుంఠాస్త్రయో వైష్ణవ అధీరోధకర్మాస్త్రయో విష్ణవమురక్రమాయ సుజిరత్రయో విష్ణవమురుగాయ పంజావేస్తిత్యానాంద్రవత్సాస్తిస్రాంగిరధామైంద్రవేష్ణవా గౌరవరామాస్తూపరాః ఇంద్రాయత్రయశ్రీపృష్టాయింద్రాయాధిరాజాయత్రయశ్రీకకుంద్రాయ స్వరాజ్ఞేత్రయశ్రీఫలస్తిస్తాభ్యానాష్టౌ విశ్వేదాన్ దేవానామాజ్ఞేంద్రాకృష్ణనామాస్తూపరాః అదిత్యేత్రయోరోహితైతాయింద్రాణ్యేత్రయకృష్ణైతాకుక్వైత్రయోరణ్వాహశ్రీవాల్యాణ్యావైష్ణవాలోహితలనామాస్తూపరాః సౌమ్యాస్త్రయపిశంగా స్వమాయరాజ్ఞేత్రయస్వారంగా పాంజ్యానభోరూపాశ్రోయామలహాయింద్రాన్నేశ్రోమేష్యాదిత్యాద్యావాపజువ్యామాలంగా స్వోపరాః వారుణాస్త్ర కృష్ణలలాభావరుణాయోహితలలాభావరుణాయ శిల్పాశ్రియవైశ్వదేవాస్తయ పృష్టయ సర్వదేవత్యా ఐంద్రాసూరాశ్వేతలలామాస్తూపరా సోమాయ స్వరాజ్ఞేనోవాహమనద్వాహమింద్రాభ్యో జోదాభ్యాముష్టారావింద్రాజ్ఞభ్యాంబలదాభ్యాగుంశైరవాహేద్వేధేనో భౌమి దిగ్భ్రమణమే ద్వేధేనో భౌమి వైరాజే పురుషే ద్వేధేనో భౌమి భాగవ ఆరోహణ వాహమనద్వాహో వారుణే కృష్ణే వశ అరాడ్యో దివ్యాముఢభౌ పరిమరౌ ఏకాదశ ప్రాతర్గవ్యా పశవాలభ్యంతేషకర్మాదక్కిగతేవిధేకయస్తేష్టాశౌరేర్ణవశ్వేతాశానోబంధ్యాభవంత్యాగ్నేయస్తే విశాలయో ఆలభ్యంతే విషంగాస్త్రయో వాసంతారంగాస్త్రయోగ్రయేష్ ప్రణంతస్త్రయోగా పృష్టయస్త్రయశారదా పృష్టిసక్షాస్త్రయో హైమంతికా అవలిప్తాశిరా సంవత్సరాయనివక్షస ేవ్యాగృష్టదేవీయాన్భవత్యాగ్నేయ్యాగాయత్ర్యా ప్రథమాభిమృతే పృష్ఠుభా ద్వితీయాజగత్యా తృతీయామనృష్ఠుభాగృథే పంక్త్యా పంచమేయ్యేవతమేవాగ్నిచిన ప్రజాపతయే ప్రజాక్షిణాక్షిష్ట కృష్ణవుత్తరదశ్వేతో దక్షిణస్తాభ్యేష్టకాపద్యాదద్వై ప్రజాపతే రూపం ప్రజాపత్యోశ్వసాక్షాదేవ ప్రజాపతయే ప్రతి ప్రోచాగ్నించినో జనాక్షిమాక్షేతద్వా అన్నారోపయ్యక్షేతోష్మరాత్రిష్టకారాత్రిపురేషమిష్టకాపధాస్యేతమశ్రమభిపురేషముపధాస్యం కృష్ణమహోరాత్రాభ్యామేనంజనుతే హిరణ్యపాత్రం మధో పూర్ణం దాది మధవ్యో దానేది ధౌర్యా చిత్రమత్యాభేక్షతే చిత్రమే భవతి మధ్యం దినేష్మవ్రాపయ్యసౌ ఆదిత్యైంద్రజేష ప్రజాపతి ప్రజాపత్యోశ్వస్తమే సాక్షాద్ధ్నోతి స్వామగ్నే ప్రశపంచేదానం పునర్యమానం జనయన్నుపాగా అస్థోరిగాలిగవత్యానిషంతు దిగ్మేన బ్రహ్మనాశగుంశిషాధి పశవోపాశ్చిత్యాంజిత్యాపదాన్ని ప్రజననాయ తస్మాూథేయోధరిణభ సంవత్సరస్ ప్రతిమాయాసతే ప్రజాగం సువీరాశ్రమాయశ్నవతే రాజాపత్యామేతముపదధాయం వైరైకాష్టకాయదేవైకాష్టకాయామన్నం క్రియతే దేవై ప్రజావరుంధయే ప్రజాపతేష్టా మధుఘాతయైవ యజమానాముష్మిల్లోకే బిందుభేయేన దేవాజ్యోతిషోద్వాదాయనయేనాదిత్యామృతబోధేన రుద్రా ఏనాంగిరమానమానస్తేనైమానస్వస్తి సువర్ణాయోగాయతేయేన దేవాజ్యోతిషోర్ధ్వా ఉదాయన్నిత్యక్షకుంభమిందయిష్టకాయేతావుపధత్తేవానస్పత్యాసువేదరస్తలోకశ్చతమష్టే శతాయుధాయ సర్వే యాయ శతోదయభిమాదిశాహే శతయోనశ్రతోజేతాదింద్రోనేషతృతానివిశ్వాతారపదయోదేవయానాంతరాద్యావాపృథివీయంతేధాయోజ్ఞానమజేతి మావహ తస్మై నోదే భా పరిధత్తే సర్వే దేష్మా హేమంతపుతనావసంత శరద్వర్షాస్తున్నా అస్తామృతో నాగం సజదారదానాన్యపాదనే రాభయే శ్యామ ఇది వత్సరాయ పరివత్సరాయ సంవత్సరాయ కృతాభిషం నమ సమతో యజ్ఞానాహత్యామ భద్రాన్నశ్రేయస్తమనేష్టతే భాస్మయోమీమయోగోపితోమిషస్వసంతోకాయతనుజేస్యో న అజ్ఞానీరేతా ఉపదథా క్రేతా వై దేవత అపరాజితాస్తాదేవ ప్రవిశతి నైవ జీయతే బ్రహ్మవాదినా వదంతే దగ్ధమాసా మాసాదవః సంవత్సరమోషధే పజంతరకస్మాదన్యాభ్యో దేవతాభ్యాగ్రేణ్యేతాహితేవతృదయనయర్వేదేవతాభ్య సమదం దాగ్రేణం నిరూపేత సంవత్సరం ప్రేణాదిదేవతాభ్య సమదం దాది భద్రాన్నశ్రేయస్తమనేష్టదే భాగిత్యాహుదాజమానస్యాపరాభావాయ ఇంద్రశవజ్రోజివార్థగ్నస్తనోపాన ప్రతిష్పశ యోన పురస్తక్షిణత పశ్చాదుత్తరతో భాగ్యత పితాధత్తేతం సోష్మానమృతో దేవాదురాయ్యర్తాసంతేసురాజిఘ్యాసంతతాన్ దేవాయుష్పాజవజ్రేణ చాపానుదంతయద్వజ్రీరుపదధారేష్పాదైవద్వజ్రేణ జయమానాభ్రాతృవ్యానపలుదతే దిక్షోపదధారిదేవ పునరేవైనాస్తనోపాణే పర్యోహదేర్ఘ్నా విష్ణోరజోషదేవాబద్ధందు వాంగిర బ్రహ్మేర్వాజేభిరాగతం బ్రహ్మవాదినా వదంతి యన్న దేవతాహేజుపత్యసింబేవత్యావసోర్ధారేత్యజ్ఞర్వదస్తస్తేకాధారాగ్నావేష్ణవ్యర్థావసోర్ధారాన్యోర్ధారయజనైవైనోతమర్థయత్యసో ఏతామేవాహుతిమాయరవయేందరాదియత్కామయేనాంజోజితదేవావరుంధేరుద్రోమాయేదయనగ్నస్తస్తేకేతనవోఘోరాన్యాశివాన్యాయచ్చదరుద్రీయంజుహోదిభీవాస్య ఘోరాపనోస్తాంతేణమయ్యద్వసోర్ధారాంజోర్ధైవాస్య శివాతనోస్తాంతేన ప్రేణాదయోదేవసోర్ధారాయే ప్రతిష్టాం వేద ప్రత్యపతిష్టతి గదాజముచ్ఛిష్ట జగస్మిన్ బ్రహ్మవదనం పదే బ్రాహ్మణాశ్చత్వార ప్రాశ్చేయేషవాహ్మణేషలు వాగ్నే ప్రియాధమోర్యద్వైష్ణానప్రియాయామేవైనాంతనుభాంప్రతిష్టాదయజ్రస్రోధేనోర్దద్యాత్తాభిరేవయజమానామృష్ణుల్లోకేగ్నిందుహే కీర్తిం జహోమనదాధృతేనే ద్యాహదా ద్యావైనామేతాహుతుర్వైష్వగం మణిరైనం జ్ఞానం భాద్రవ్యవనభ్రాచేవతేవాహృంభేకపద్యేది పంచాజిహోజి పంచాహుత్యాయజ్ఞముఖమాహపదే దత్తదే అగ్నే సమిధ సత్తుజిత్వాహోత్రాదేవృంభేభ్యోగాగధేజమిమానస్తన్వాగధేయం ప్రాయచ్చేద్వా అగ్నేరగ్నిహోత్రమేతలి ఖలు వాహేకజాతో ేదప్రేణాధిపదీయాన్భవతి బ్రహ్మవాదినావదంతేకార్ఘవత్యీయతే సక్వాణీయ బ్రూయాదేవతాభ్యోజుపతిగేవం విద్వానగ్నిమతే సాక్షాదేవదేవతాయశస్వినిషదేమేంద్రావతేమవ అయం మార్ధావరవేర్థేమర్చామానాముత్తమశ్లోక అస్తో భరద్రం పశ్యంతముపదేదునగ్రేతమో దీక్షాృదయస్సు వర్మిద క్షత్రం వనమోదశ్చ దాతంతరస్మై దేవా అభిషన్నమంతో దాతామి పరమోద సంరక్ ప్రజాపతి పరమేష్ఠే విరాజా మాహేతస్మైరాష్ట్రమభిదన్నమా అభ్యావక్తమేతాగమయాస్తాధిపగర్వోస్తానమనసగౌరవద్ధమివేవాసర్వే రాష్ట్రభృతేతావేతావాగ్నేస్థితిరాష్ట్రభృత్తేవాస్మిన్ దాతి రాష్ట్రమేవ భవతి నాస్మాద్రాష్ట్రం భృగంశతే యథా వై పుత్ర జాతా మ్రియత ఏం బాణేణం మ్రియతే యస్యాన్యరుక్షవృద్వాయ్యం మంచం కురయాభ్రాతృయమస్మేదనయేత్తదేవ పునః పదేభ్యస్మాదేవైనం యోనేద్యనయతి నాస్మై భ్రాతృవ్యంజనయతి తమో బాణేణం గ్రంథాయ్యరుక్షవృద్వాయతి మృత్యుస్తమ కృష్ణం వాద కృష్ణాధేదక్షిణాతమశైవ తమో మృత్యవమహదే హిరణ్యందాజ్యోతిర్వై హిరణ్యం జ్యోతిషైవ తమోపహతే సోతేజో వై హిరణ్యం తేజదేవాత్మం ధత్తే సువర్ణధర్మ స్వాహా సువర్ణార్క స్వాహా సువర్ణశుక్ర స్వాహా సువర్ణజ్యోతి స్వాహా సువర్ణజోర్య స్వాహాత్మోవాజిత్యోష్మేధోర్కాష్మేధయోరేవ జ్యోతిగం నిజం తథా ేతమగ్రేతమాజేత్సేతాం ప్రజాపతి ప్రథమాంజిమపశ్చత్తాముపాధత్తమభవత్తం విశ్వకర్మా ప్రవేదు మత్వా యానేతి నేహలోకాస్తేత్యబ్రవేత్సేతాం ద్వితీయాంజిమపశ్చత్తాముపాధత్తదంతరిక్షమభవత్తరిజ్ఞ ప్రజాపతిమప్రవేదు మత్వా యానేతి నేహలోకాస్తేత్యబ్రవేత్ స విశ్వకర్మాణమ్రవేదు మత్వాజానీతిపేక్షసీతిశ్చాభిరిత్యబ్రవేత్తం దిశ్చాభిరుపేత్తాపాధత్తతాదిశో భవాన్ సఫలమేష్ఠి ప్రజాపతిమ్రవేదు మత్వాజానీతి నేహలోకోస్తేత్యబ్రవేత్ స విశ్వకర్మాణం చ యజ్ఞం చాభ్రవేదుపభావాజానీతి నేహలోకోస్తేత్యబ్రూతాగుంధ్రవేతాంచిమపశ్యత్తాముపాధత్తదసాభవత్సహాదిత్య ప్రజాపతిమ్రవేదు మత్వాజానీతి నేహలోకోస్తేత్యబ్రవేత్ స విశ్వకర్మాణం చ యజ్ఞం చ ప్రవేదుపవామాజానీతి నేహలోకోస్తేత్యబ్రూహాగం సపరమేక్షిణమ్రవేదు మత్వాజానీతి కైనమోపయిష్యతీతి లోకం ప్రణయేత్యబ్రవేత్తం లోకం ప్రణయోపయేత్తస్మాదయాదాంకం ప్రణాజాతదా భాష్యదావాదిత్యానిషో బ్రువన్నుపవాయామేతి కైనమోపయిష్యతేతి భోమ్నేత్యబ్రువన్నాంగ్వాభ్యాంచితే భ్యామపాయాన్ సమంజయతే కష్టమపద్యతేమం విద్వానగ్నిం చ నుతే భూయానేవ భవత్యభీమాన్ లోకాంజయతి విజురేణం దేవా అథో ఏతాదామేవ దేవతానాగుంసాయుజ్యం గచ్ఛతి అగ్నిరగ్నిచిత్పక్షిణోస్తమేమాగ్నిమద్యాదాచేత్సంవత్సరం వ్రతం చ సంవత్సరం హి వ్రతం నాది పశుర్వాహేరయ్యనస్తి ఖలు వైదం పశుర్యేహం పశ్చాత్ప్రాగుపచర్యాత్మోహికం జాయే తేజో తేజో మే యక్షపథివే యక్షాంతరిక్షాంతరిక్షాన్మావాహిరవరదిరవరమే యక్షదివం యక్షదివోమావాహేత్యాహేతాభిర్వాయిమే లోకా విధుతాయ రేతావుపదథా తేజాన్ లోకానా విధుతే స్వయమాదర్నా ఉపధాయ హిరణ్యక్షకా ఉపదథా ఏమే వేదాభిర్లోకాన్ జ్యోతిష్పదకొరుతేజోేతాభిదేవాత్మాజిమేకా ప్రభాగ్నేజోజివమాతన్మందిరస్పృభిస్తర్వాధీర్జనాయణస్పృభి యావో దేవాస్ సూర్యేర్చోగోష్ష్పే ప్రియా ఇంద్రాభిస్తర్వాభిర్జన్నో ధత్త బృహస్పదే ఋతర్ణోధే బ్రాహ్మణేషుభాజునస్కృతి ఋతం విశ్వేషు సూత్రేషు మేధే ఋతాగుతం ేధావాగ్నిచ్చేంద్రియ్యం వాజుమీజానం వాయదేతాత్మన్నేవేంద్రియం ధత్తయేష్రామజ్రాజుభుజాక్షాంతిరేవేరాగ్నేర్గుప్తిరాత్మనోహరిస్కృతాయేషయోగ్ స్కందేవ్యాణ్యాక్షయాయేత్రేత్రేవోపేత్మనస్కందాయోగ్యముతుమే కల్పమానయే ప్రత్యేక్షిత్రస్యవసంతశిరాక్షిణ పక్షవర్షాపుచ్చకం శరదుత్తర పక్ష మధ్యం పూర్ణపక్షాస్థితయోపరపక్షాపురేణమహోరాత్రేష్టకాయమాగ్నిస్థాయేం వేదత్వరుతులస్మై కల్పమానగే ప్రత్యేపతిష్టది ప్రజాపతిర్వాదేష్టకామాగచ్చత్రం విద్వానగ్నిజ్యేష్టమేవ గచ్చతి యూరాత్ సమసస్కాద్భుతో వా మనసో వా సంభృతం చక్షుషో వా తమన ప్రేహృతస్థలోకర్షయ ప్రసమయాయే పురాణా ఏకం తథస్థఫలితేదావిజమావేంజావేదా అన్వాగంటాయజ్ఞపర్భో అంతర్గస్పజాన్యోమన్ ేతాదేనం పరమే వ్యోమం దేవాగచ్చాదేవయాష్టాభూత్తేరస్మై సంరక్షమను సంప్రజాగ్నే పథో దేవయాధ్వం అస్మైన్ సహస్తే అభ్యుత్తరస్మిన్ విశ్వే దేవామిజమానశ్చ సీదత ప్రసరేణ పరిధినాజపరిషాయ్యన్నోపహవర్దేవేషుగంతమేత్పరాదానైయ్యద్దత్తయ్యాజదక్షిణా తదగ్నిర్మణస్వర్దేవేషుణోదధదేనాసహస్రం వహసి ఏనాగ్నేదర్వేదసం ఏనేమయ్యన్నోపహవర్దేవేషుగంతమే దక్షిణాయుక్తయజ్ఞం వహన్ పృత్విద తేనేమయ్యజ్ఞం నాహసువర్దేవేషుగంతవేనాగ్నేసుగులపథామోర్భారాశ తేనేమయ్యజ్ఞం నాహసువర్దేవేషుగంతవేత్రధారా అనపేతామధోర్ఘతస్తా ేష్మనస్సువర్దేవేషుణోదే అగ్నే సమిధోయాధావయాజిక్వాజాదవేదో అర్చి ఏతే అగ్నే మేణయోయందవస్తేభిరాత్మానంజలి ప్రజానన్ ఉత్సరణయజ్ఞో వా ఏలయరగ్నిం వా హైరస్ క్రియతే కిం బాళయద్వా అద్భర్యురగ్నేశ్చిన్వన్నంతరేత్యాత్మనో వైతసంతరే అగ్నే సమిధోయా నిధానేత్యా హైషా వా అగ్నే స్వయం చిదిరగ్నిరేపదగ్నిర్భర్యరాత్మనోందరే ఘతం పింబన్న జనకం సుమేహం బ్రహ్మర్గాహుదీనా సువర్గాయమాయేషు లోకాయోపధీయతేర్మశ్చదస్వహాషా ప్రజలం భగ్నైత్యాహుదేన ప్రజానాజీమన్నాయజ్ఞన్నయజ ప్రజానన్ నిత్యాహువర్గస్ లోకస్ బ్రహ్మ సమిద్భవత్యాహుదీనా నిత్యాః బ్రహ్మణా వే దేవాస్వర్గంలోకమాయజయ బ్రహ్మణ్ ప్రత్యోపదధారి బ్రహ్మణైవ దత్యజమానస్వర్గం లోకమేది ప్రజాపధర్వాయణస్తస్య ప్రజాపదవచ్ఛందాగం రూపకం సర్వాణమన్నారిత్రకాణాయోగేనైవ ప్రజాం వసోన్ఛందాగస్య వరుంధేథో ప్రజాభ్యదేవేణం వసుభ్యశ్చందాభ్యవద్భ్యజనత మయగ్రహ్ణాగ్రే అగ్నిగం రాయపోషాయు ప్రజాయ మయ ప్రజా మయవర్చోదామేష్టాశ్రామదనువాసువీరా అగ్నిపితరో హృత్సంతరమర్చోమర్త్యాగం ఆవివేశ తమాత్మన్ పరిగణేమహే మయం వాసో అస్మాగం అవహాయ పరాగాద్ జరద్ధర్యురాత్మన్నగ్నిమగృహేత్వాగ్నిజాగ్యోస్తమేజమానాయజమోనోపతిష్టంతే వక్రాముకాస్మాజవస్వర్మయృహ్ణామ్యగ్నే అగ్నిమిత్యాత్మన్నేవస్వగ్నిధారణాత్మాపక్రామంత్రిబ్రహ్మవాదినా వదంతి మృత్యాపశ్చాగ్నేరహాన్యవసమా ేవతాగ్నిరుచ్చందాగంస్మాదగ్ని అగ్నికం సర్వతో ముఖంజిమృతే సర్వాసు ప్రజాస్వన్నమత్యసర్వాదిశోభిజయతి గాయత్రే పురశ్చాదుపదధారి త్రిష్టుభం దక్షిణతో జగదే పశ్చాత్ నష్టుభముత్తరతః పంక్తిం మధ్య ఏతమాగ్నిముఖస్తం విద్వాగస్తుమృతే సర్వాసు ప్రజాస్వన్నమత్యసర్వాదిశోభిజయత్యథో విశ్వేమస్మాక్రోదా ప్రజాపతిరగ్మశిస్మాత్సృష్టప్రాధ్రవర్తస్మా అశ్వం ప్రత్యాక్షిణావర్తరతస్మై వృష్ణిం ప్రత్యాస ప్రత్యంగావర్తరతస్మాఘం ప్రత్యాక్షవర్తరతస్మై భక్తం ప్రత్యాక్షర్ధ్వర్తస్మై పురుషం ప్రత్యాక్షణ్యపదధాన్యపదాలిపదేవైనమరుభ్యజనత ప్రాణిత్యోతాభిదేవాన్నమవరుంధే భోజోస్యాన్నం భవతి ఏకాంతగ్రాభ్రాం మండోకాంతంభ్యభిరాతకాన్ ఖాదేనోర్జగం జగం సోదేనారణ్యం జాంబీలేనం భక్తేభిశర్కరాభిరవకామవకాభిః శర్కరాముత్సాదేన జగ్వామవక్రందేన తానుగుణ జగ్వాగ్రేణ ేణోత్తరేణాంతరేణానోకాశం ప్రకాశేన వాక్యగ్రస్తనయత్రుర్బాధేన దోర్యాగ్నేభ్యాం విద్యదోకనానకాభ్యామదనం మస్తిష్కేణ బలం మధ్యభిః కూర్మాంశభైరక్షలాభిక్కవించలాన్ సామకుష్ఠిగాభిర్జపంజంగాభిరగం జానుభ్యాం వీర్యం గుహా నిర్జాల్మకేన శేష్ణాగమానదేన చిత్తం మన్యాభిస్తం క్రోధాన్ ప్రాణే ప్రకాశేన పదం పరాకాశేనాశాంతే దైరింద్రజ్ఞస్వసామహేన బృహస్పతికం శకుని సాదేన రథముష్ణిహాభి మిత్రవర్ణో శ్రోణేభ్యామింద్రాగ్నిఖండాభ్యామింద్రా బృహస్పతి ఓరుభ్యామింద్రా విష్ణో అక్షేవ్యాగం సవితారం పుచ్చేన గంధర్వాన్ క్షేపేనాప్సరసో ముష్కాభ్యాం పవనాం వాయునా పవిత్రం పాత్రాభ్యామాక్రమణ్ఞస్థూలాభ్యాం పరిక్రమణం పుష్టాభ్యాం ఇంద్రస్య క్రోడో నిత్యే పాయస్యం దిశాన్ చక్రవో జీవోదాన్ హృదయోపశాభ్యామంతరిక్షం పురితానుభవతర్యేణేంద్రాణేంద్రావన్మేకాన్ క్రోమ్నా గిరేం రాశుభిః సముద్రముదరేణ వైశ్వానరం భస్మనా ఓష్ణావరక్షరంధారే స్థూరగుణాదత్వాన్ గుణాభిరథోన్ వృక్షేణ వృక్షేణ వసూనాం ప్రథమాకేకదా రుద్రాణాం ద్వితీయాదిత్యానాం తృతీయాంగిరసాం చతుర్థీరాధ్యానాం పంచమే విశ్వేనాం దేవానాగం షష్ఠీ ేవాభిర్నిర్యమస్తభిరింద్రజస్వతామహేన రుద్రస్య విజనస్కంధోహోరాత్రయోర్ధమాతానాం చతుర్థరసూనాం పంచమః సంవత్సరస్య షష్ఠః ఆనందం నందసునాకామం ప్రత్యాదాభ్యాం భయగంశదేవభ్యాం ప్రసిదం ప్రసాదాభ్యాగం సోర్యాచంద్రమసామృత్యాగశ్యామసమోదసాభ్యాం దృష్టిగౌరూపేణం రక్త్యమరూపేణ ఆత్మాగుంసేనరాత్రిం దేవతాపయోషేణ ఘతగౌరేణ శ్యాం వసగాదోషేకాభిక్రాతునిమస్సుభిక్రష్వాందివగం రూపేణ నక్షత్రాణి ప్రజలోపేణ ప్రజలేర్మనా క్షపేం క్షభ్యోపాకృతాయ స్వాహాలబ్ధాయ స్వాహా హుతాయ స్వాహా అగ్నే పక్షస్వరస్పత్యైపక్షస్తోమస్తృతీయాపాయోషేనా పంచమేదం వత్సరస్వక్షే మరుతాగం సప్తమే బృహస్పతేరష్టమే మిత్రస్య నవమే వరుణస్తమేంద్రస్యైకాదశే విశ్వేదాం దేవానాం ద్వాదశే ద్యావాదుర్గపార్శ్వయమస్య పాండూరా వాయోపక్షస్తరస్పదో విపక్షంద్రమతృతీయా నక్షత్రాణాం చతుర్థేదమిదః పంచమే రుద్రస్య షష్ఠే సప్తానాగం సప్తం గర్యం నోష్టమే త్వష్టన్నవమే ధాతుర్దశమేంద్రాణ్యాదశేత్యే ద్వాదశే ద్యావాపృథివ్య పార్శ్వయ్యమ్యే పాదూరః పంథావనవృద్ధ్యాగం సంతరిగ్రస్నావన్యాభ్యాగంశుకాన్ పిత్తేన హరిమాణై యజ్ఞాహరేక్షణాన్ పాపమాదేన గోష్పాంఛకభిస్స వర్తాలో బద్ధేన సునోభిషసనేన దర్పాన్ లోహిత గంధేన వయాగం జివక్వగంధేన విపేలికా ప్రసాదేన క్రమేణ్యక్రమే ద్వాదే విశ్వే దేవైర్యజ్ఞే సంవిధానః సమానయసుకృతస్య లోకందస్య దేవయగ్రస్పథయామదేవ యోస్తే పృష్టం పృథివీ రథస్థమాత్మాంతరిక్షం సముద్రో యో నిస్తోర్యస్తే చక్షుర్వాద ప్రాణశ్చంద్రమా శ్రోత్రం మాసాశ్చాద్ధమాసాశ్చ పర్వాంగానిదం వత్సర మహిమా అగ్ని పశురాజేనాయజంతసేతం లోకమజయస్మిన్నగ్నిస్వతే లోకస్తావజిఘ్రవాయ పశురాజేనాయజంతసేతం లోకమజయస్మిన్ వాయస్వతే లోకస్తస్మాత్వాంతరేష్యాభిగతినామజిఘ్రస్యాదిత్య పశురాజేనాయజంతసేతం లోకమజయస్మిన్నాదిత్యస్వతే లోకస్తంజే పంచమకాండ సమాప్తః షష్ఠకాండ ప్రారంభః. పవిత్రమదే పవిత్రేణ యస్ ప్రైకం పునేదక్షయ నిమిత్యాహాదితమే